కృష్ణ యజుర్వేదాంతర్గత 22 యోగ తత్వ ఉపనిషత్ శ్రీ మహావిష్ణు బ్రహ్మభగవన్ సంవాదము అధ్యయన పుష్పము. ఇద్దానివలన యోగైశ్వర్య కైవల్యస్థానము సిద్ధించుచున్నదో అట్టి వైష్ణవయోగ తత్వార్థినే శ్రీరామచంద్ర భగవానునికి భజించుచున్నాను. తత్వాన్వేషకులమగు మనకు తత్వసిద్ధికి శ్రీరామరక్ష వెంటనుండునుగాక. శ్రీ గురుదేవులవారు ప్రియ ఆత్మానంద స్వరూపులగు శిష్యదేవులారా, ఏది వినుటచే పఠించుటచే సర్వజనులకు సర్వదోషములు సర్వపాపములు సర్వపాపదృష్టులు తొలగి మనస్సు నిర్మలము కాగలదో, ఏది యోగులకు యోగ సాధనయందు హితము సానుకూల్యత ప్రసాదించగలదో అటువంటి యోగతత్వము గురించిన విశేషములను చెప్పుకొనుచున్నాము. మీరంతా సావధానచిత్తులై శ్రద్ధాసక్తులతో సోహంతత్వం జ్ఞాన మహదాశయులై వినండి. సర్వాంతర్యామి సర్వతత్వస్వరూపుడు కరుణామయుడు యోగయోగీశ్వరుడు భక్తవత్సలుడు యోగజనుల విశ్రాంతి మార్గప్రదాత జగత్పాలకుడు అగు విష్ణు భగవానునికి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. మన ఈ తత్వ విచారణకు బిడ్డకు తండ్రి వలె మార్గదర్శకులై తోడు నీడ అయి ఉండవలసినదిగా ప్రేమ భక్తి పూర్వకంగా సుస్వాగతము పలుకుచున్నాము. పరమ ప్రేమాస్పదుడు జగత్పితామహుడు జగత్రచేత సరస్వతీదేవి సమేతుడై జీవులను తరింపజేయు మహదాశయుడు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములనబడే నాలుగు ముఖములతో ప్రకాశించు చతుర్ముఖుడు ఈ అగు ఓ బ్రహ్మ భగవాన్, నమో నమో నమో నమః. మహావిష్ణు బ్రహ్మదేవ సంవాదము. ఒకనొక సందర్భములో సృష్టికర్త జగత్పితామహుడు సర్వజీవులపై అవ్యాజప్రేమాస్పదుడు సర్వజీవ శ్రేయోభిలాషి సర్వజీవులకు జీవన ప్రదాత అగు బ్రహ్మదేవుడు విష్ణులోకం ప్రవేశించారు. విష్ణుభగవానుని దర్శించి సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. విష్ణుభగవానుడు పుత్రవాత్సల్యంగా బ్రహ్మదేవునికి సుస్వాగతము పలికారు. తన ప్రక్కనే సుఖాసీనులుగా చేశారు. బ్రహ్మదేవుడు, స్వామీ విష్ణుభగవాన్, పితృదేవ, నమో నమః. శ్లో విష్ణుః నామ మహాయోగీ మహాభూతో మహాతపః తత్వమార్గే యథాదిపో దృశ్యతే పురుషోత్తమః. ఈ జీవులు తత్వాన్వేషకులైయుండగా వారి తత్వాన్వేషణ మార్గములలో చీకటిలో దీపము బోధిపః బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః వలె కనిపించు పురుషోత్తములు మీరు. సర్వులకు స్వస్వరూపులై వెలేచుండుటచే విష్ణు నామధేయులు. మహాయోగ యోగీశ్వరులు, సర్వజగత్తులు సర్వజీవులు వారి వారి భౌతిక రూపములు తమ భౌతిక ప్రదర్శనమే కాబట్టి మహాభూతస్వరూపులు. తపస్సు ధ్యానముల పరాకాష్ఠ మీ పాదపద్మములను చేరుటే కాబట్టి మహాతపోరూపులు. అట్టి ఆరాధ్యదేవము జగన్నాథుడు అగు మీకు ప్రణిపాతుడనగుచు సేవించుచు పరిప్రశ్నించుటకై అనుజ్ఞా ప్రసాదించ వేడుకొనుచున్నాను. స్వామీ, ఈ జీవులు సంసార దుఃఖముల నుండి బయటపడేది ఎట్లా? యోగము అనగా ఏమి? యోగతత్వము ఏదైనది? దేనితో యోగము సంతరించుకోవాలి? అష్టాంగయోగ వివరణ పూర్వకంగా సర్వయోగాభ్యాసులకు సులభమయ్యే రీతిగా దయచేసి వివరణ చేయండి. హృషికములకు ఇంద్రియములన్నిటికీ ఈసుడగు హృషికేశుడు. హే సృష్టి కళా విశారద, బ్రహ్మలోకాధిపతి బ్రహ్మ భగవాన్, మీరు కోరినట్లు తత్వార్థపూర్వకంగా యోగతత్వము గురించి వివరించి చెప్పుకుందామయ్యా. సర్వజనుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నాను, వినండి. సర్వే జీవాః సుఖయః దుఃఖయః మాయాజాలేన వేష్టితః తేషాం ముక్తికరం మార్గం మాయాజాల నికృంతనం. పంచేంద్రియములకు విషముల రూపమైనట్టి ఈ దృశ్యము పట్ల ఈ జీవుడు అభ్యాసవశంగా కల్పించుకున్న ఆసదురాస పెరాస నిరాస నిస్పృహారూపమే సంసారము. అట్టి ఈ సంసారబద్ధులగు జీవులంతా కూడా సుఖములు దుఃఖములు అను రెండు వరుసలు గలత్రాళ్లతో పెనబడిన మాయాజాలము ఫిసర్నేట్ ఆఫ్ ఇల్యూజనరీ పర్సెప్షన్స్ అండ్ క్రెవింజ్ లో చిక్కుకున్నవారే జీవితయానములను గడుపుచూ ఉండటము జరుగుతోంది. అందుకు ముక్తి మార్గము ఏమిటి? స్వయం కల్పితమగు అట్టి ఆ మాయాజాలమును త్రెంచివేటే నికృంతనం. అప్పుడు ఈ జీవునకు సిద్ధించగల కేవలి స్వస్వరూపముగు కైవల్యపదము అను పరమస్థానము ప్రయత్నశీలునికే సిద్ధిస్తోంది. అందుకే అప్రయత్నశీలునికి అది దుష్ప్రాప్యము అని శాస్త్రములచే గుర్తు చేయబడుచున్నది. అయితే కేవలము శాస్త్ర విజ్ఞానము మెర్లీ నన్ అండ్ దేన్ టోకిన్ వేరియస్ డీటెయిల్స్ మాత్రం చేత కైవల్యము లభించేది కూడా కాదు. కేవలం జ్ఞానమును ఆశ్రయిస్తాం. యోగసాధనతో పనేమున్నది? అననది కుదురునది కాదు. తెలుసుకున్న తరువాత జ్ఞానము తరువాత ఆఫ్టర్ నోయింగ్ అనుకోవటము అనిపించటము అనబడు మననది ధ్యాసలు అవసరం కదా. అందుచేత పతితాశాస్త్రజాలేషు ప్రజ్ఞయా తేన మోహితాః. కొందరు తెలివగలవారే ఉండికూడా జ్ఞానసమాచారము వింటూ తెలుసుకొనికూడా వెళ్ళి వెళ్ళి శాస్త్ర సమాచారముల వలలో పడి మోహితులే తత్ అఖండాత్మ అహమేవాను. స్వానుభవమునకు చెందిన తగినంత బుద్ధి సంసిద్ధత పెంపొందించుకోవటం లేదు. ఆ తెలిసిపోయిందిలే అని విని లేక చదివి ఊరుకుంటున్నారు. యోగాభ్యాసమునకు అపక్రమించటం లేదు. ఈ సమస్తము మమస్వరూపమగు అఖండాత్మయే అను అనునిత్య నిస్సందేహ స్వానుభవమును అనుక్షణికము చేసుకోలేకపోతే జ్ఞానముండి ఏమీ ప్రయోజనం? అనగా తెలుసుకోవటము తెలియజెప్పటము ఈ రెండు కూడా స్వానుభవమును సంతరించుకున్నప్పుడే ప్రయోజనము సుమా. కైవల్యము దేవతలకు కూడా చెప్పుటకు అలవి కానిది. అనిర్వాచ్యపదం వక్తుం న శక్యంతై సురేయః అపి. ఎందుకంటే అయ్యది ఎవరికి వారికే స్వాత్మ ప్రకాశరూపమైయున్నది. సర్వసందర్భములకు ఆవల కేవల సహజ స్వస్వరూపముగా సర్వదా ప్రకాశమానమయ్యున్న ఆత్మపదస్థితి. అది శాస్త్రములు పఠించినంత మాత్రం చేత ప్రకాశమానమవుతుందా? అనుభూతికి సరిపోతుందా? లేదు. అట్టి శ్రోత లక్ష్యశుద్ధితో అభ్యాసి కావాలి. బుద్ధి దోషములు తొలగాలి. అదే తాను కావాలి. హీ హాజ్ టు అన్ఇంటరప్టెడ్లీ ఎక్స్పీరియన్స్ హిమ్సెల్ఫ్ ఆస్ ఆల్ ప్రెజెంట్ అండ్ ఎవర్ ప్రెజెంట్ సెల్ఫ్. స్వాత్మ ప్రకాశరూపం తత్కిం శాస్త్రేణ ప్రకాశితే. తానే అదే ఉన్నట్టిది. సర్వదా తానే అయి ఉన్న ఆత్మతేజస్సును శాస్త్రములు వచ్చి వెలిగించటమేముంటుంది. కనుక తాను అదియే అని అనునిత్యమైన అనుభవంగా సంతరించుకోవాలి. నిష్కళంకము కళంకరహితము నిత్య నిర్మలము పరమశాంతము ఈ దృశ్య దేహ దేహదేహాంతరములు ఇత్యాది సర్వ వ్యవహారములకు అతీతమైనది నిర్గుణ నిర్విషయ నిరామయమైనది అగు కేవలాత్మతత్వమే ద అబ్సొల్యూట్ ఎవర్ ఎగ్జిస్టెంట్ ఎవర్ బ్లోసమింగ్ అండ్ ఎవర్ బియాండ్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఈ జీవుని వాస్తవ రూపము. అట్టి పరతత్వమే జీవరూపాంశను తనకు తానే ప్రదర్శించుచున్నది. తదేవ జీవరూపేణ పుణ్యపాపై ఫలైర్వృతం. అట్టి ఆత్మాంసరూపుడగు జీవుడు జీవాత్మ స్వాత్మకల్పిత దృశ్యములో ప్రవేశించి పుణ్యపాప ఫలములచే ఆవృతుడు అగుచున్నాడు. ఉపాధి పరంపరలు ధారణ చేస్తూ దృశ్యగ్రాహ్య దృశ్యత్యాజ్యములందు ఒకదాని తరువాత ఒకటిగా సమాహితుడగుచున్నాడు. అనేక దోహక పరంపరలచే ఆవృతుడు ఏన్కంపాస్డ్ ఆకృతుడు ఏన్ఫోర్మ్డ్ అగుచున్నాడు. త్వం తత్ ఏవ జీవుడు అననది ఆత్మకు సందర్భ సత్యమేగాని సహజ సత్యము కాదు. ఈ జీవుడు పరమాత్మ పదమును పోగొట్టుకొని ఉండలేదు. కించిత్ ఏమరుపుయే ఈ అపార సంసారము. అటువంటి పరమాత్మ స్వరూపము అనునిత్యమైనది, సర్వభావపదములకు అతీతమైనది, కేవల జ్ఞానస్వరూపము, ఫార్మ్ ఆఫ్ అబ్సొల్యూట్ నోయింగ్. అయ్యది జీవాత్మగా మారిపోతుందా? లేనేలేదు. ఒకడు ఉద్యోగిగా, తండ్రి, మేనమామ, భర్త, మిత్రుడు, పుణ్యుడు, పాపుడు ఇత్యాదులుగా వేరువేరు సందర్భములలో వేరువేరు జనులతో సంబంధ సందర్భ అనుభూతులు కలిగి ఉన్నప్పటికీ అతడు సర్వదా పరము వేరుగా ఆస్ బియోండ్ ఆల్ సచ్ రిలేటెడ్ కాంటెక్స్ట్స్ గానే ఉన్నాడు. గాని వాటిలో ఒకటి అయిపోయి ఉండటం లేదే. అట్లాగే పరమాత్మ యథాతథమై ఉన్నారు. ఈ జీవుడు స్వతహగా సర్వదా పరమాత్మస్వరూపుడే. ఇందులో సందేహించవలసినదే లేదు. అహంకారం ప్రతిబింబిమివ స్ఫురితం. జలములో సూర్యబింబము ప్రతిబింబిస్తూ కనిపిస్తున్న విధంగా ఆత్మయందు జగద్దృశ్యము అహంకారము అనునవి భావన స్ఫురణ రూపంగా బయల్వెడలుచున్నాయి. జలంలో తరంగమువలే ప్రదర్శితమవుతోంది. జీవితము అను సందర్భంనకు సంబంధించినది జీవాహంకారము, ఇండివిడ్యువలిస్టిక్ సెన్స్ ఆఫ్ ఐ. అది పంచభూతాత్మకముగా, అభూతపిండముగా, నాన్ మటెరియలిస్టిక్ ఐ, మనోబుద్ధి చిత్త అహంకార రూపములుగా, ధాతుబద్ధ రూపంగా, సత్వరజో తమో త్రిగుణాత్మకంగా, సుఖ దుహక పరంపరలతో సమాయక్తమై, డీప్లీ ఇన్వాల్వ్డ్ ప్రకటితమగుచున్నది, గేటింగ్ మానిఫెస్టేడ్. తత్ఫలితంగా విశుద్ధుడగు పరమాత్మయ్య సందర్భములో జీవుడు అని చెప్పుకోబడుచున్నారు. దీనికావల పరమై ప్రతి జీవునియందు పరమాత్మాహం అను సర్వాతీత కేవలీ స్వకీయతత్వము అప్రతిహతంగా వేంచేసియే ఉన్నది. కేవలాత్మాహం భావసిద్ధి. ఈ జీవుని పట్ల ఆయా స్వకీయ అభ్యాసములు, స్వభావములు మొదలైనవి ఆత్మతత్వ అనుభవమునకు అడ్డులు, బారియర్స్ అగుచున్నాయి. ఏదో ఇంకా పొందాలి కదా అనురూపముతో వెంటనంటి వర్తించు కామము, డేజాయర్స్. తదితర జీవులను ఉద్దేశించి సుదీర్ఘ తీవ్ర వ్యతిరిక్త రూపమగు క్రోధము, డీప్ అండ్ లోన్ కంటిన్యూడ్ ఆంగర్ అండ్ ఓపజిషన్, ఒకే సందర్భములో వచ్చిన కోపము మూడుసార్లు మించి గుర్తు చేసుకుని కోపముతో చెప్పటము ప్రదర్శించటము జరిగితే అది క్రోధ లక్షణము. ఉన్నదేదో పోగొట్టుకుంటామేమో, ఎప్పుడు ఏమవుతుందో అనే రూపముగల భయము, ఫియర్ సైకోసిస్. సత్యాసత్యములు నిత్యానిత్యములు తగినంత పరిశీలించకుండా ఊహంపోహలు సుదీర్ఘముగా కొనసాగించు మోహము, ఇల్యూరనే పర్సెప్షన్స్. ఇది నాది, నాకే ఉండాలి, ఇతరుల నుండి దాచుకోవాలి అను దాచిదాచి ఉంచుకొను అత్యాగరూపమగు లోభము, సెన్స్ ఆఫ్ ప్రైవేట్లీ అండ్ సెక్రటరీ పొజెసింగ్ వైల్ రిఫ్యూసింగ్ అదర్జ్ సెర్. తన యొక్క ధన జన దేహ సంపదలను చూచుకొని నా అంతటివాడు ఎవడు అను రూపముగల మదగర్వము, ఎగ్జిబిటింగ్ ప్రైడ్ అండ్ డోమినేటింగ్. ఏదో ఇంకా చేయాలి చేయాలి అనే రూపముగల తీవ్ర రజోగుణ స్వభావము, రేస్ట్లెస్లీ వర్కహోలిక్. ఇతరులతో గల సన్నిహితమైన నావారు అను తీవ్ర భావనచే ఏర్పడే మమకారము, బెంగ కార్పణ్యము నావాళ్లకి ఏమవుతుందో అనే దిగులు, సూడోపేసిమిజం ఓన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ విజ్ మై పీపుల్ మై బిలోంగింగ్ మై బెలవేడ్ ఎట్సెట్రా. ఇంకా ఇంకా పొందాలని ఊళ్ళు ఊళ్ళే సొంతం చేసుకుని కులకాలనే తీవ్ర వాంఛారూపమగు, సంతృప్తి యొక్క ఛాయ కూడా లేని తృష్ణ, అజ్ టు పొజెస్ స్టిల్ సంథింగ్ మోర్. నేను తక్కువ వాళ్ళు ఎక్కువ అని తలచుచూ సిగ్గుపడటము, లజ్జా సెన్స్ ఆఫ్ సై ఫీలింగ్ సై ఆండ్లో. ఎప్పటికప్పుడు ఏదీ ఏమవుతుందోనన్న ఆవేదన, ఉద్వేగపూరితమైన అసందర్భమైన భయము, ఫీలింగ్ ఆఫ్ ఫియర్ విదౌట్ అ రీజన్ ఆర్ కాంటెక్స్ట్, అకారణంగా దిగులు, వేదన చెందటము, దోహకపడటము, వరీ ఆస్ అ హాబిట్. ఎప్పుడూ బాధితునివలే, దోహకితునివలే, నష్టపోయినవానివలే మాట్లాడుటము, విషాదము, మేలంకలి. కష్టాలొస్తే కృంగిపోవటం, సుఖాలొస్తే పొంగిపోవటం. హర్ష ఓవర్ఫ్లోయింగ్ విత్ హ్యాపీ ఈవెంట్స్, శోకములు, లామెంటింగ్స్. ఈ మనోదోషములన్నీ ఈ జీవుని మనోబుద్ధి ఫలకములలో చేరి ఈతనిని జన్మ జన్మాంతరములుగా పట్టి పీడిస్తున్నాయి. ఈ దోషములను జీవుడు మొదలంట్లా తొలగించుకున్నాడా? ఇక ఏభీ దోషయః వినిర్ముక్తః సజీవః కేవలోమతః. అట్టి జీవుడు కేవలుడే. కేవలమగు ఆత్మానందమును స్వభావసిద్ధము చేసుకోగలడు. కేవల స్వరూపమునకు సంబంధించిన నిత్యోదిత స్వానుభవమే కైవల్యము. అందుచేత ఓ బ్రహ్మదేవ, తస్మాత్ దోష వినాశార్థం ఉపాయం కథయామితే. ఈ దోషములు తొలగిపోవటానికి ఉపాయములు చెప్పుచున్నాను, వినండి. జ్ఞానం యోగం. జ్ఞానమే గొప్పది. ముముక్షువులలో కొందరు కర్మలు, యోగసాధనా ప్రక్రియలు, వీటన్నిటికన్నా జ్ఞానమే గొప్పది. ఆత్మజ్ఞాన సమాచారమే ఉద్ధరిస్తుంది. కర్మలు, యోగసాధనములు ఎందుకులే అని తలచుచున్నారు. జ్ఞానము చేతనే కైవల్యము అని సిద్ధాంతీకరిస్తున్నారు. యోగమే గొప్పది. మరికొందరేమో ప్రాణాయామము, కుండలిని ఊర్ధ్వ సంచలనము, షట్చక్రోపాసనానంతర బ్రహ్మరంధ్ర, సహస్రార స్థానాంతర్గత ధ్యానము మొదలైన సాధనల వలననే మోక్షము సాధ్యము. అది వదిలివేసి కేవలము ఆత్మజ్ఞాన సమాచారము వినుటచేత, చదువుటచేత ఏమి ప్రయోజనం అను అభిప్రాయం కలిగి ఉంటున్నారు. ఈ అభిప్రాయముల గురించి ఇప్పుడు విశ్లేషణం చేసుకుంటున్నాము. యోగాభ్యాసము అత్యవసరమే. ఎందుకంటే ఆత్మ గురించి జ్ఞానము సంపాదించుకోవటమనేది తెలుసుకోవటం వరకే అగుచున్నది. యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం. ఒకటి, తెలుసుకోవాలి శ్రవణం. రెండు, తెలుసుకున్నది అనుకోవాలి మననము. మూడు, అనుకున్నది అనిపించాలి నిధిధ్యాస. నాలుగు, అనిపించే దానితో మమేకం కావాలి. ఈ కనబడే సమస్తము మమాత్మచమత్కార విన్యాసమే అనే అనుభూతి సహజము, అనుక్షణికము కావాలి సమాధి. అందుకుగాను ఈ మనస్సు దేనిని ఎంతవరకు ఏ రూపంగా విడవాలో అది అంతవరకు విడవబడాలి. దేనిని ఎంతవరకు ఏ రీతిగా పట్టుకోవాలో అది ఆ రీతిగా పట్టుకోవాలి. తదితరమైనదంతా ఆత్మకు అనన్యమని అసంశయంగా అనిపించటం స్వభావసిద్ధం కావాలి. అందుకు శాస్త్రములు సూచించు అష్టాంగ యోగాభ్యాసములు, భక్తి సాధన మొదలైనవి అత్యవశ్యకము. కనుక జ్ఞానమాత్రం చేత తెలుసుకోవటం, సంభాషించటం, వినటం ఇంతమాత్రం చేత నాకు బంధమే కించిత్ కూడా లేదు అను రూపముగల మోక్షము ఎట్లా లభిస్తుంది? లేదు. స్వానుభవమై అది అనుక్షణికమవటము సులభం కాదు. అందుకు అభ్యాసము అత్యావశ్యకము. జ్ఞానాభ్యాసము, జ్ఞానము అనగా అవగాహనయే కదా. మేము యోగాభ్యాసులమై మాత్రమే ఉంటాము. జ్ఞాన సమాచారము వినము. అనవసరం అననది సరిపోతుందా? లేదు. యోగోపి జ్ఞానహీనస్తు న మోక్షో మోక్ష కర్మణి. మోక్ష సాధనలో మేము యోగమునకు పరిమితమవుతాము అంటే కూడా మోక్షము లభించదు. జ్ఞానము లేకుండా యోగాభ్యాసములను నిర్వర్తించుచుపోతామంటే కూడా మోక్షము అనుభవమవదు. చిట్ట చివరికి ఆత్మను ఎరుగుటయే మోక్షము. జానేనేవతు కైవల్యం. అందుచేత తస్మాత్ జ్ఞానం చ యోగం చ ముముక్షుః దృఢమభ్యసేత్. జ్ఞానము యోగము కూడా ముముక్షువు దృఢముగా అభ్యసించాలి. మోక్షాభిలాషి అయినవాడు అటు జ్ఞానాభ్యాసి ఇటు యోగాభ్యాసి కూడా ఒక్కసారే అయి ఉండాలి. జ్ఞాని అభ్యాసమును ఏమరువరాదు, యోగిజ్ఞానమును తిరస్కరించి ఉండరాదు. రెండు మోక్షమార్గములో ప్రయాణించే ద్విచక్ర వాహనమునకు రెండు చక్రములు వంటివి, అంతేగాని ఒకటి తరువాత మరొకటి కాదు. అవి వేరైన రెండు మార్గములు కానే కావు. జ్ఞానులు వేరు యోగులు వేరు అనునది చిన్న పిల్లలు పలికే పలుకులు. విద్యులైన పండితులు అట్లా అనరు. జ్ఞానము యొక్క ప్రాముఖ్యత. ఈ జీవుడు సంసార చక్రమునందు బద్ధుడయున్నాడు. సంసారము అనగా దృశ్యముతో తనకు గల సంబంధ అసంబంధముల గురించిన సరియగు విజ్ఞానమును పెంపొందించుకోవటమే. తనను తాను ఏమరచి దృశ్యపరంపరలయందు నిజమే అని అనుకుంటూ పరిభ్రమించటమే. అజ్ఞానమనగా సత్యమును ప్రక్కకు పెట్టి నాటకీయమగు డ్రమాటిక్ అసత్యమును ఎదురుగా ఉంచుకొని భ్రమలు కొనసాగించటమే కదా. అజ్ఞానము జ్ఞానము చేతనే తొలగగలదు. జ్ఞేయమగు ఆత్మ గురించిన జ్ఞానమే కేవలమగు స్వస్వరూపాత్మ గురించిన స్థానమునకు ఏకైక సాధనము. జ్ఞాతము తెలుసుకోవటం, తనను తాను ఎరుగుట, తన యొక్క మాయతీత సాక్షి మాత్ర నిర్మల నిజరూపము యొక్క స్వాభావికానుభవము. పరమపదమగు కైవల్యము. జ్ఞానము యొక్క నిర్వచనం కళంకరహితము నిర్మలము కేవల సత్ ఉనికి చిత్ ఎరుక ఆనంద అనుభూతి స్వరూపము ఈ జగత్వు వృత్తుల ఉత్పత్తి స్థితి లయములకు సాక్షిభూతము ఇంద్రియములకు సంబంధించిన వివరణలకు పట్టుబడనిది అగు తనను తాను ఎరుగుటయే జ్ఞానము. కనుక సర్వయోగ సాధనల అంతిమాశయము ఆత్మాహం అహం బ్రహ్మాస్మి త్వమేవాహం తత్వం యొక్క స్వానుభవమే. యోగసాధన విశేషము. జన్మ జన్మలుగా ఈ జీవుడు ఆశ్రయించిన స్వస్వరూపాత్మ పట్ల అజ్ఞానము మొదలంట్లా తొలగి అఖండమగు ఆత్మ అనుక్షణికానుభవము అవటానికి సాధన యోగము. హే బ్రహ్మన్, యోగము అననది అనేక విధాలుగా సాధన వ్యవహారితమయ్యున్నది. ఒకటి మంత్రయోగము, రెండు హఠయోగము, మూడు లయయోగము, ఇవన్నీ విడివిడిగాను నాలుగు నాలుగవది అగురాజయోగము వైపుగా వివిధ మెట్లుగాను చెప్పబడుచున్నది. యోగములన్నిటిలో నాలుగు అవస్థలు పరికీర్తించబడుచున్నాయి. ఒకటి ఆరంభావస్థ ద బిగినింగ్ ఆక్స్ ప్రొసెస్, రెండు ఘటావస్థ ద స్టేట్ ఆఫ్ కోన్స్టాన్సీ సోలిడారిటీ, మూడు పరిచయావస్థ డిఫరెన్సియేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విదిన్ ద వర్ల్డ్ అండ్ ద సెల్ఫ్ బియాండ్ ద వర్ల్డ్, నాలుగు నిష్పత్తి మ్యూచువల్లీ ప్లెసిన్ విత్ డ్యూ సింక్రొనైజేషన్. హే బ్రహ్మ భగవన్, వీటి లక్షణముల గురించి వివరించుకుంటున్నాము. సమాహితమైన శ్రద్ధ ఆసక్తులతో కూడిన చిత్తముతో ముముక్షువులు ఇది గమనించదురుగాక. జపయోగము, మంత్రము, మనన రూపము, అందుకుగాను ఇష్టదేవము యొక్క నామము బీజాక్షరస్మన్వితము నిర్మితము పరమార్థపూరితము ఋషిప్రసాదితము మననమునకు సహకారికము ఆగుచున్నది. మననాత్రాయతే ఇతి మంత్రం. అట్టి మనన రూపశబ్దము లేక వాక్యములో గల పరమ ఉద్దేశ్యము పరమాత్మతో మమేకమే. అట్టి సోహం భావన మాతృక అనబడుచున్నది. అట్టి మాతృకతో కూడిన మంత్రమును పరమార్థ మనన పూర్వకంగా శ్రద్ధాభక్తులతో 12 సంవత్సరములు మంత్రోపాసన మంత్రజపము చే మంత్రసిద్ధి కలుగగలదు. క్రమంగా అణిమ మొదలైన అష్టాంగయోగ సమన్విత స్థితి తద్గుణాత్మకమైన జ్ఞానము లభించగలవు. లయయోగము కోటీసం. జపయోగము లయయోగమునకు ప్రారంభదశ మాత్రమే. జపము యొక్క ముఖ్యోద్దేశ్యము ప్రయోజనము మనోలయమే. జపము పూర్వ దశగాను లయయోగము ఉత్తరోత్తర దశగాను చెప్పబడుచున్నది. శ్లో అల్పబుద్ధ్యః ఇమం యోగం సేవతే సాధకాధమః. లయయోగః చిత్తలేః కోటీశః పరికీర్తితః. కేవలము జపము చేస్తూ ఉండటమనేది సాధనలో క్రింద మొదలు కార్యక్రమము క్రిందమిట్టు వంటిది. అంతకు మాత్రమే పరిమితమైతే అది అల్పబుద్ధితో కూడిన సాధకాధమ స్థితి అగుచున్నది. అనేక భావనరూపమగు మనస్సు క్రమంగా దృశ్య విషయముల నుండి జపయోగముచే విరామము విత్రో పొందసాగుచున్నది. నామజపము నుండి ఇష్టదేవతత్వమునందు ప్రియము పొందుచు ఈశ్వరత్వమును ఆత్మత్వమును సమీపించసాగుచున్నది. చిత్తము క్రమంగా ఇష్టదైవ పరమార్థ పరతత్వమునందు మమేకమగుచుండగా చిత్తలయము సిద్ధించుచున్నది. అదియే కోటీశము అని కూడా పరికీర్తించబడుచున్నది. ఒకడు కూర్చుని ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడు, భుజించుచున్నప్పుడు, ఊపిరి పీచుచున్నప్పుడు, వదలుచున్నప్పుడు కూడా ధ్యాస ఈశ్వరతత్వ ధ్యానము నందే నియమితమగుచుండగా ఈ జగద్దృశ్యమంతా నిష్కళంకమగు ఈశ్వర స్వరూపంగా పరమాత్మయే ఈ అన్ని రూపాలలో సమస్త రూపములుగా చ్యుతి డిస్ట్రాక్షన్ లేకుండా స్వభావంగా అనిపించటము జరుగుచూ ఉంటే సయేవ లయయోగస్యత్. ఇదంతా సర్వదా ఈశ్వర విలాసమే అని అనిపించటమే లయయోగము హఠయోగము. ఈ కనబడేదంతా పరమేశ్వర స్వరూపమే అని అనిపించటం లయయోగము. అది అనుక్షణికము స్వాభావికము అవటానికి మార్గము హఠయోగము. ఇక ఇప్పుడు హఠయోగము గురించి వివరించుకుందాము. అష్టాంగ యోగములు ఒకటి యమము, రెండు నియమము, మూడు ఆసనము, నాలుగు ప్రాణ సంయమము, ఐదు ప్రత్యాహారము, ఆరు ధారణ, ఏడు ధ్యానము, భ్రూమధ్యగా హరిణి ధ్యాసతో ధ్యానించటము, ఎనిమిది సమతావస్థ స్వరూపమగు సమాధి. ఇవి అష్టాంగ యోగములుగా చెప్పబడుచున్నాయి. ఇవన్నీ మమాత్మ సర్వభూతాత్మ అహం సర్వస్య ప్రభవో మొదలైన కేవలాత్మాహం స్వాభావిక భావనకు ఉపకరణములు. ఇవన్నీ హఠయోగము యొక్క అంగములు. ఈ అష్టాంగములకు ఉపాంగములు శాస్త్రములచే ప్రవచితము అగుచున్నాయి. ఇవిగాక హఠయోగములో మరికొన్ని విశేషమైన విషయములు. ఒకటి మహాముద్ర, రెండు మహాబంధము, మూడు మహావేధ, నాలుగు ఖేచరిముద్ర, ఐదు జలంధరముద్ర, ఆరు ఉడ్డియానము, ఏడు ప్రణవమును, అ ఉ మ ఓంలను సుదీర్ఘంగా అనుసంధానము చేయటము, ఎనిమిది మహనీయుల స్వానుభవము, తొమ్మిది వేదముల వేదాంత వాంగ్మయము యొక్క మహావాక్య ప్రవచనములగు సోహం తత్వం ఏకో విష్ణుః మహద్భూతం మొదలైన సిద్ధాంతముల సవివరణములను శ్రవణము చేయటము, పది పరతత్వము గురించి శాస్త్రాధ్యయనము, పదకొండు త్రియధామతములు వజ్రోళి అమరోళి సహజోళి. ఇవన్నీ కూడా హఠయోగము యొక్క అంతర్విభాగ వివిధ విశేషములు. హఠయోగ వృక్షం యొక్క వివిధ శాఖలు. హే బ్రహ్మ భగవన్, వాటి వాటి వేరువేరు ప్రత్యేక లక్షణముల గురించి కొన్ని తాత్విక ప్రాముఖ్యార్థములను లోక కళ్యాణార్థమై చెప్పుకొనుచున్నాము. వినండి. ఒకటి యమము, ఈ ఇంద్రియములు ఆయా ఇంద్రియ విషయములే వ్రాలుచూ ఉండటము స్వభావముగా కలిగినవయున్నాయి. కంటికి చూపు, ఉచ్చెవికి వినటము, నోటికి మాట్లాడటము, నాలుక కురుచ చూడటము, చర్మమునకు స్పర్శ, ముక్కుకు వాసన చూడటము, ఈ కాళ్లకు తిరిగిరావటము, చేతులకు పనులు చేయటము ఇత్యాదులన్నీ ధర్మము నాచురల్ ఫీచర్ గా కలిగి ఉన్నాయి. వాటి వాటి విశేషముల వైపు ప్రసరణమే వాటికి ఆహారము. యోగి వాటన్నిటినీ లఘు ఆహారవర్తనమునందు అవసరమైనంతవరకే ఉపయోగించుచున్నాడు. ఇదే యమము యొక్క ముఖ్యమైన తత్వార్థము. ఇతరములన్నీ ముఖ్యోద్దేశ్య సిద్ధి కొరకు మాత్రమే సాధనరూపములుగా చెప్పబడుచున్నాయి. రెండు, నియమము తదితర జీవులకు మనోవాక్కాయములచే బాధ కలిగించకపోవటము అహింస. ఓ చతురానన, అహింసయే నియమము యొక్క ముఖ్య విశేషము, పెద్ద కొమ్మ వంటిది. మూడు, ఆసనము ధ్యానము యొక్క అభ్యాసము కొరకు దేహమునకు సానుకూల్యమైన ఆసనము సిట్టింగ్ పోస్చర్ ను యోగి ఆశ్రయించుచున్నాడు. అట్టి అనేక ఆసనములలో నాలుగు ఆసనములు ముఖ్యమైనవిగా ఉదహరించుకుంటున్నాము. ఒకటి సిద్ధాసనము, రెండు పద్మాసనము, మూడు సింహాసనము, నాలుగు భద్రాసనము. ఈ నాలుగు ఆసన చతుష్టయముగా సూచించబడుచున్నాయి. యోగాభ్యాసములో ఎదురయ్యే విఘ్నములు. ఓ చతురానన, బ్రహ్మదేవ, మొట్టమొదటగా యోగాభ్యాసము ప్రారంభించుచున్నప్పుడు అట్టి ముముక్షువుకు కొన్ని విఘ్నములు ఎదురు అగుచూ ఉంటాయి. యోగాభ్యాసులందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి శుభము కలుగుటకై అట్టి విఘ్నములు ఏ తీరులుగా ఉంటాయి, వాటిని ఎదుర్కొని అధిగమించి యోగాభ్యాసమును దృఢం ఎట్లా చేసుకోవాలి, ఈ విషయాలు ముందుగా చెప్పుకుందాము. ఒకటి, ఆలస్యము, బద్ధకము, సోమరితనము. యోగసాధనకు సిద్ధపడాలి అని అనుకుంటూనే ఆయా ప్రాపంచికమైన ఆలోచనలతో, పరస్పర జన సంబంధమైన కబుర్లతో, లౌకికమైన సంభాషణలతో, పరస్పర దూషణలతో కాలమును అవకాశములను వృధా చేసుకోవటం. ఉపాసనా స్థానము, ఆసన స్వీకారము మొదలైనవి ఆలస్యము చేస్తూ కాలము వృధా చేయటం లేదా యోగాభ్యాస సమయమును అల్పము చేసుకోవటము. రెండు, కథనం, తనను తాను స్తుతించుకోవటం లేక నిందించుకోవటం. అట్లాగే ఇతరులను నిందించటం లేక పొగుడుతూ కాలము వెచ్చించటం. లియత్మస్థుతి, పరనింద లేదా పరస్థుతి ఆత్మనిందరి. వాళ్ళు యోగాభ్యాసం చేయరేం, నేను చేస్తున్నాను చూచారా, వీళ్ళు నాకన్నా బాగా చేస్తున్నారే, మరి నేను వారిలా ఎట్లా చేయాలి, నాలాగా ఎందరు చేయగలరు, నాకు తెలిసినంతగా చాలామందికి తెలియటం లేదు, వాళ్ళు గొప్పవాళ్ళు, మనవలన ఏమవుతుంది, మన గతి ఇంతే, మోక్షము ఇప్పుడప్పుడే కుదిరేది కాదు. ఈ మొదలైన ఆయా ఆలోచనలు చుట్టుముట్టుతూ ఉంటే మనస్సు నిలవదు, ఏకాగ్రం కాదు, యోగసాధనలో నిలువవలసిన ధ్యాస బలహీనమవుతూ ఉంటుంది. మూడు, ధూర్త గోష్ఠి ఈ జీవుని మనస్సుకు కలుగుచూ ఉంటున్న ఒక ముఖ్యమైన దురభ్యాసమును జాగరూకత కొరకే గుర్తు చేస్తున్నాను. ఎవరెవరివో తప్పుల గురించి ఒకరికొకరు సంభాషించుకోవటము, ఒకరు చెప్పటం, మరొకరు ఊహూ అవును అంటూ ఉండటం. అట్టి సమయములలో ఆ ఇతరుల సద్గుణములు, అపకారములు, మంచి పనుల ఊసు గుర్తు రానియకపోవటం. తన యొక్క మంచి గుణములు, మంచి క్రియలు, మంచి స్వభావములు ఉదహరిస్తూ ఉండటము. తన యొక్క తప్పులను, దుర్గుణములను జ్ఞాపకమే పెట్టుకోకపోవటము. గురుదుషణ, జ్ఞానయుగములు బోధించు వారి గురించి అల్పాభిప్రాయములు. దూషణ చేయటం, ద ఈవిల్ దాట్ మేన్ డూ లైవ్స్ ఆఫ్టర్ దేమ్, ద గుడ్ ఈజ్ ఓఫన్ ఇంటర్ ఇన్ దెర్ బర్న్స్ ఫ్రోమ్ విలియం షేక్స్పియర్స్ జూలియస్ సీజర్. తప్పులెన్నువారు తండోపతండంబుల్ ఉర్విజనులకెల్లన్ ఉండు తప్పుల్, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ. వేమన యోగి, ఈ జీవుని చుట్టూ మంచివారు ఉంటారు, చెడువారు ఉంటారు, మంచివారి మంచి గురించి మాట్లాడాలనిపించకపోవటం, చెడ్డవారి చెడు గురించే మాట్లాడాలనిపించటం. ఇది ధూర్త గోష్ఠి అగుచున్నది. ఇట్టి అభ్యాసముచే ఏకాగ్రత కొరవడుతుంది. అటువంటి అలవాట్లు చేత ధ్యాస జ్ఞానయుగ సంజలేందు బుద్ధి నిలువదు. అందుచేత యోగాభ్యాసికి ధూర్తగోష్ఠి కూడదు. సర్వత్రా ఆత్మను సర్వము ఆత్మగా దర్శించటమే యోగాభ్యాస యొక్క అంతిమ ఆశయము కదా. మరి ధూర్తగోష్ఠి ఆ అభ్యాసిని వెనుకకు గుంజుతుందని గుర్తించకపోతే ఎట్లా? అందుకే శ్రీరామచంద్రమూర్తి సర్వయోగాభ్యాసులకు ఒక సూచన ఇచ్చారు. కుర్యాత్ నరాన్ స్వగుణదోష విచారణాని. మానవజన్మ వచ్చింది తన గుణదోషములను వెతికి వెతికి తెలుసుకొని తొలగించుకోవటానికేగాని తదితరుల దోషముల చిట్టా వ్రాయటానికి కాదు. యోగావాసిష్ఠ రామాయణము 4 మంత్రాది సాధనము, మంత్రము, తంత్రము, విధానములు, నియమములు, ఆహార నియమములు, కట్టు ఉబొట్టు మొదలైన ఇవియే అంతిమాశయములుగా భావించి మంత్రాధిష్ఠాన దేవత యొక్క సర్వసహజీవులు తానైనట్టి దివ్య స్వరూపమునందు మనస్సును లగ్నం చేయకపోవటము, లగ్నం చేసి లయింపజేసే ప్రయత్నము చేయకపోవటము, ఇది మరొక విఘ్నముగా గోడవలే నిలుచుచున్నది. మంత్రోపాసన, గుణోపాసన, తదితర ధ్యాన యోగములు ఇవన్నీ కూడా చిత్తలయము అనురూపమగు లయయోగము కొరకే కదా. సర్వము పరమాత్మగా దర్శిస్తూ తనను తాను పరమాత్మతో మమేకము చేయటమే ముఖ్యాశయమని సాధకుడు ఏ సమయమందునూ ఏమరువరాదు. 5 ధాతుధ్యాస దేహముల పట్ల, ఇంద్రియ సౌఖ్యముల పట్ల, శృంగారము, అధనము, సంతానము, విస్వజనము ఇత్యాదుల పట్ల తీవ్ర ధ్యాస యోగధ్యాసమునకు మరొక విఘ్నము. 6 స్త్రీలోలిత్వము, స్త్రీయ పురుష పరస్పర అశాస్త్రీయ వ్యామోహములు అనేక దశలలో యోగ సాధన విఘ్నములు అవగలవు. ఈ మొదలైనవన్నీ సంసారము అనే ఏడారిలో ముగతృష్ణ జలాశయముల వంటివని గమనించబడునుగాక. ఈ విధంగా తెలుసుకొని వాటిని త్యజించాలి, దూరంగా ఉంచాలి. వాటితో యుద్ధము చేసి అయినా సరే జయించక తప్పదు. ఆలస్యమును, కుత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధిశ్రద్ధలతోనూ, కథనమును, పరనిందను, దైవస్థుతులతోనూ, భక్తుల జ్ఞానలవతారమూర్తుల కథా శ్రవణము వలనను, ధూర్తగోష్ఠిని ఆత్మవిమర్శతోనూ, మంత్రాచార పరిమితత్వమును సర్వము ఇష్టదేవమయంగా దర్శించు జ్ఞప్తితోనూ, ధాతుస్వభావమును త్యాగభావములతోనూ, దైవ సంకల్పము యొక్క గమనికతోనూ, స్త్రీలోలిత్వమును మాతృభావదర్శనములతోనూ ఎదుర్కొనాలి. ప్రాణాయామ యోగాభ్యాసము. ఓ బ్రహ్మదేవ, ఈ జీవుడు స్వకీయ ప్రయత్నముచేతనే సర్వత్రా దిగ్విజయుడు కాగలడు, విఘ్నములను తొలగించుకోగలడు, పుణ్యకార్యములను నిర్వర్తిస్తూ ఇతహపూర్వపు దోష అల్పదృష్టి సంస్కారముల పెత్తనములను నిర్జించగలడు. కనుక జనులు ప్రయత్నశీలురై ఉండెదరుగాక. మనస్సును నిర్మలము, తేజోవంతము, విషయపరంపరల నుండి విరమించు శక్తివంతము అవటానికి బుద్ధిని నిర్మలము, ప్రశాంతము, విస్తారము, సునిశితముగా తీర్చిదిద్దుకోవటానికి దేహమును సముత్సాహవంతము, ఆరోగ్యవంతము, పుష్టివంతము చేసుకోవటాని ఈ ప్రాణాయామ యోగాభ్యాసము అత్యంత ఉపయుక్తమగు యోగసాధనముగా యోగవేత్తలచే ప్రవచించబడుతోంది. అట్టి ప్రాణసంయమము లేక ప్రాణనియమము గురించి కొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము. ఆసనము. అట్టి ప్రాణాయామమునకు పద్మాసనధారణ సులభము, ఉపయుక్తము కూడా. అనువైన ప్రదేశము సాంక్షన్ ఆఫ్ ప్లేస్. శోభగల మఠము లేక స్థలమును ఎంచుకోవాలి. ధ్యాన ప్రదేశమునకు చిన్న ద్వారము ఉంటే మంచిది. ధ్యాన ప్రదేశమును గోమయము, ఆవు పేడ తోగాని తెల్లటి సున్నముతోగాని అలకబడుగాక. నల్లులు, దోమలు, సాలెపురుగులు మొదలైనవి దగ్గరకు రాని విధంగా ధ్యానస్థానమును పరిశుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజు కూడా పరిశుభ్రంగా చిమ్మి దుమ్ము ధూళి తొలగించుకోవాలి. సుగంధ ద్రవ్యములతో, గుగ్గిలం పొగ, అగరుబత్తి వంటి సువాసనలతో ఆహ్లాదముగా అలంకరించుకోవాలి. యోగాభ్యాసము కొరకే ఆసినమగుచున్న స్థానము, ధ్యానపీఠము మరీ ఎత్తుగా గాని మరీ పల్లముగా గాని ఉండకుండా చూచుకోవాలి. ఆసీన స్థానముపై దర్భలు, కృష్ణాజనము, జింక చర్మము పరుచుకోవాలి. నలువైపులా పరిశుభ్రతను గమనించిన తరువాత ప్రజ్ఞావంతుడై పద్మాసనము స్వీకరించి ఆసీనుడు అగునుగాక. శరీరమును రుజువుగా స్ట్రిట్ ఫార్వర్డ్ ధారణ చేసి ఒక్కసారి ఇష్టదేవత గురువుల రూపమును మననం చేస్తూ రెండు చేతులు ముకిళించి నమస్కారములు సమర్పించాలి. అప్పుడిక ప్రాణాయామమును ప్రారంభించునుగాక. ప్రాణాయామము చేయు విధానము: ఇడాపూరక కుంభక పింగళ రేచక ప్రాణాయామము. దక్షిణ హస్తస్య అంగుష్ఠెనైవ పింగళాం నిరుధ్య కుడిచేతి బొటనవ్రేలుతో కుడిము కుపుటమును పింగళానాడిని అణచి ఉంచి పూరయేత్ వాయుం ఇడయతు శనేహ శనేహ. ఎడమ ముక్కు పుటము ద్వారా ముక్కు 12 దూరం నుండి గాలిని లోనికి పీల్చి ఇడానాడి ఎందు నమ్మిది నెమ్మదిగా వాయువును పూరించాలి. ఇన్వర్డ్ పుల్లిన్ ఆన్ ఫిల్లిన్ ద ఎయిర్ ఇంటూ ద లెఫ్ట్ సైడ్ లైన్ యథాశక్తి అవిరోధేన తతః కుర్యాచ్చ కుంభకం యథాశక్తిగా ఇబ్బంది అని అనిపించినంతవరకు ఎడమవైపు గల ఇడా నాడిలో వాయువును కుంభించి ఉంచాలి. హోల్డిన్ ద ఎయిర్ పునః త్యజేత పింగళయా శనైరేవ న వేగతః. చేతనైనంతగా వాయువును కుంభించి ధారణ చేసిన తరువాత ఇక ఆపై పింగళ నాడి నుండి నెమ్మదిగా వేగంగా కాకుండా వాయువును వదలాలి. కుడి ముక్కు పుట ద్వారా క్రమపద్ధతిగా రేచకం ఆర్ట్వర్డ్ రిలీసింగ్ చేయాలి. పింగళలోని గాలినంతటినీ బహిష్కృతం చేయాలి. పింగళ పూరక కుంభక ఈడ రేచక ప్రాణాయామము. పునః పింగళయ అపూర్య పూరయేత్ ఉదరం సనేహ. ఇప్పుడు ముక్కుకు 12 దూరం నుండి కుడిముక్కు పుటముగుండా పింగళ కుడి నాడి ద్వారా వాయువును లోనికి పీల్చి పూరించి ఆ వాయువును ఉదరము పొట్ట లో నెమ్మదిగా పూరించాలి. ధారేత్వా యథాశక్త్యః రేచేత్ ఇడయా సనేహ శక్తి కొలది చేతనైనంత సమయము ధారణ చేసి నెమ్మదిగా ఈడానాడితో ఎడమ ముక్కు పుటము ద్వారా వాయువును రేచనము చేయాలి, వదలాలి. యయా త్యజేత్ తయా ఆపూర్య ధారేత్ అవిరోధతః. ఇప్పుడు ఏ ముక్కు పుటతో వాయువు వదలబడుచున్నదో ఆ వైపు ముక్కుపుట నాడితో మరల పూరించి దేహమునకు ఇబ్బంది లేనంతవరకు ధారణ చేయాలి. రెండవ ముక్కుపుటతో వదలాలి. పూరక కుంభక రేచకముల సమయపాలన సూచనలు: మాత్ర కాల నిర్ణయము. జాను ప్రదక్షిణీ కృత్య నదృతం న విలంబితం ఒక ముక్కుపుటమును మూసి రెండవ ముక్కుపుటము ద్వారా వాయువును స్వీకరించి వేగంగా గాని నెమ్మదిగా గాని కాకుండా నీదర్ స్పీడిలీ నోట్ స్లోలీ మోకాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేసి అంగుళీ స్ఫోటకం కుర్యాత్ మాత్రా పరిగీయతే. వెంటనే మొదటి ముక్కుపుటను మూసిన అగుళి బొటన వ్రేలును తొలగించి రేచకము చేయకాలము ఒక మాత్రకాలము అని చెప్పబడుచున్నది. ఇడయా వాయుం ఆరోప్య శనేహ షోడస మాత్రయ 16. కుంభే పూరితం పశ్చాచతుషష్ట్యతు మాత్రయ 64. రేచేత్ పింగళ నాడ్యా ఈడానాడితో నెమ్మదిగా వాయువును పూరించవలసిన సమయము 16 మాత్రలు. పూరితము తరువాత కుంభించి ఉంచవలసిన కుంభక సమయము 64 మాత్రలు. పింగళ నాడి నుండి రేచకము చేయు వదలు సమయము 32 మాత్రలు. పునః పింగళయ అపూర్య పూర్వవత్సు సమాహితః. ఆ తరువాత పింగళతో పూరించటం 16 మాత్రలు, కుంభకము 64 మాత్రలు, ఇడరేచకము చేయటము 32 మాత్రలు. ఈ విధంగా ఇడాపూరక 16 మాత్రలు, కుంభక 64 మాత్రలు, పింగళ రేచక 32 మాత్రలు, పింగళ పూరక 16 మాత్రలు, కుంభక 64 మాత్రలు, ఇడారేచక 32 మాత్రలు. పింగళ పూరక ఉదర్కుంభక జాననీ ప్రదక్షిణ ఇడారేచక 1 మాత్రకాలం. ఇడాపురక ఉదర్పురక జాననీ ప్రదక్షిణ పింగళ రేచక 1 మాత్రకాలం నిర్వర్తించాలి. ఈ 4 కూడా ప్రతిరోజు 4 సమయముల చొప్పున ప్రాతకాలము 4:00 to 6:20 సార్లు, మధ్యాహ్న సమయం 10:00 to 12:00 PM సార్లు, సాయంకాలం 6:00 PM to 8:00 PM సార్లు, అర్ధరాత్రి 10:00 to 12:00 AM సార్లు. రోజుకు 80 సార్లు నెలలో 4 వారములు సంపూర్ణ ప్రాణాయామము నిర్వర్తించాలి. ఈ విధంగా 3 నెలల కాలము అభ్యసిస్తే దేహములోని నాడులన్నీ శుద్ధి అవగలవు. నాడులలో వాయు కదలికల వలన, పదార్థముల ప్రవేశ నిష్క్రమణముల వలన మిగిలిపోయి ఉండే దోషములన్నీ తొలగించబడతాయి. ఈ ప్రాణాయామ ప్రక్రియ మొదట గురుముఖత నేర్చుకోవటం ఉచితము. దిస్ ఈజ్ ఆన్ ఎక్సలెంట్ సల్యూషన్ టు ఓల్ గాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అట్టి యోగాభ్యాస యొక్క దేహ విశేష లక్షణములు. శరీరము తేలికగా అనిపించసాగుతుంది. దేహమంతా తేజస్సుతో నిండినట్లు అనుభూతి రోజంతా కొనసాగుచున్నది. ఉదరములోని జఠరాగ్ని వివర్ధము ఇంక్రీజ్ కాసాగగలదు. ద డైజెషనల్ ఫైర్ బికమ్స్ వెల్ పౌజ్డ్. లావు సన్నగిల్లుచున్నది. ఎక్సెసివ్ మసల్ గేట్స్ డైల్యూటే. ఇవన్నీ యోగాభ్యాసికి ఎప్పటికప్పుడు స్వానుభవమవుతూ వస్తున్నాయి. కొన్ని నియమములు. ఉప్పు, ఆవాలు, చింతపండు, వేడి ఎక్కువగా ఉన్న పానీయాలు, పదార్థములు, కారము అధికంగా ఉండేవి, వాతమును అధికము చేయు, గోంగూర మొదలైన కొన్ని శాకములు, ఇంగువ, వెల్లుల్లి ఇటువంటివి అధికంగా ఆహారంగా తీసుకుంటూ ఉంటే అవి యోగ నిరోధకములు కాగలవు. యోగ సాధన కాలంలో ధర్మవిరుద్ధమైన శృంగార వ్యసనములు, పరాయి స్త్రీలతో శృంగార సంభాషణములు ఇటువంటివి యోగా విఘ్నకరములుగా యోగి గమనించి ఉండునుగాక. దేహము సానుకూల్యము కానప్పుడు తెల్లవారుజాము, చలిలో, స్నానములు, రోజంతా ఉపవాసములు మొదలైన దేహమునకు క్లేశంగా ఉండే వాటిని వర్జించి ఉండటము యోగాభ్యాస సమయంలో ఉచితము. ఏది ఎంతవరకు సాధ్యమై ఉంటుందో అంతవరకే సాధన. సాధ్యమైనదే సాధన అనునది మూల సిద్ధాంతము. యోగాభ్యాస ప్రారంభ కాలములో పాలతోనూ నెయ్యితోను కూడిన ఆహారము ఉత్సాహమును పెంపొందించగలదు. అట్లాగే గోధుమ, పెసలు, బియ్యపు నూకాన్నము ఇటువంటివి భుజించటం చేత యోగవృద్ధి త్వరితము అవగలదు. కేవల కుంభకము. హే బ్రహ్మ భగవన్, ఈ విధంగా శక్తినుసారంగా, శక్తి కలిగినంతగా, యథేష్టానుసారంగా, ఇష్టము అగుచూ ఉన్నంతగా వాయుధారణ కుంభకము చేస్తూ ఇడ పింగళ నాడులను పూరక రేచకములు ప్రత్యుత్సాహపరచుచూ ఉండగా యోగ సంసిద్ధుడగుచున్న అట్టి యోగి పట్ల కేవల కుంభకము యథాకాలంలో సిద్ధించుచున్నది. పూరక అవిరేచకముల ఆవశ్యకత లేకుండానే కుంభకము సిద్ధించటము కేవల కుంభము అగుచున్నది. కేవల కుంభకము సిద్ధించు యోగి తన మనస్సును, బుద్ధిని దేహదేహ బాహ్య రంగములలో ఎక్కడైనా కూడా కుంభకము చేసి కేంద్రీకృతం చేసి కాన్సంట్రేషన్ వెరేవర్ హీ వుడ్ లైక్ టు ఉంచగలడు. న తస్య దుర్లభం కించిత్ త్రిషులోకేషు విద్యతే. కేవల కుంభకము సిద్ధించుకున్న యోగికి ఈ మూడు లోకములలో దుర్లభము అసాధ్యము అనునది ఏదీ ఉండదు. యోగాభ్యాసం సమయములో అస్థితి గతి సిద్ధులు. ప్రస్వేదో జాయతే పూర్వం మర్ధనం తేన కారేత్. యోగాభ్యాసం ప్రారంభించినప్పుడు క్రొత్తలో ప్రస్వేదము చెమట ఎక్కువగా ముఖముపై భుజములపై మెడ చుట్టూ జనిస్తూ ఉంటుంది. అట్టి స్వేదనమును అచ్చోటనే మర్దనము చేయబడునుగాక. టూ రబ్బాట్ ద సెంప్లెస్. అట్టి స్వేదనము చెమట లో యోగతేజస్సు ఇమిడి ఉంటుంది. ఆసనము ధరించి దీర్ఘంగా వాయుధారణ. కుంభకము చేయుచుండగా దేహికి దేహములో అధికంగా కఫము బయటకు రానారంభిస్తుంది. చెమట చెవులలో వేడి వాయువుల ప్రసరణము కూర్చున్న చోట తడియేర్పడుచూ ఉంటాయి. అధికాధిక అభ్యాసము చేత పెద్దగా చెమట స్వేదము బయల్వెడలగలదు. క్రమంగా దేహంలో చైతన్యోత్సాహము దేహముతో ప్రాణ కదలికల కప్పగంతుల వంటివి అనుభవమగుచూ ఉంటాయి. మనస్సు ఉత్సాహము అరకలు వేస్తూ ఉంటుంది. యోగసాధన కొనసాగుచుండగా ఒకనొక స్థితిలో పద్మాసనము కొనసాగిస్తూనే ఆ అభ్యాసి ఒకచోటి నుండి మరొక చోటికి స్థానపు కదలిక పొందగలడు. పద్మాసన స్థితో యోగి తథా గచ్చతి భూతలే. ఇంకా అధికతరమైన తీవ్రమైన ప్రాణాయామ కుంభక అభ్యాసముచే దేహము తేలిక అయి భూమి నుండి గాలిలో పైకి పద్మాసనము కొనసాగిస్తూనే లేచుచున్నది. భూమిత్య ఆగశ్చ జాయతే భూమిన్ ఉత్సృజ్య వర్తతే. ప్రాణయోగ అభ్యాసముల వలన ఆ యోగికి మానవాతీతమైన సామర్థ్యములు ఉద్భవించగలవు. అతి మానుష చేష్టాది తథా సామర్థ్యం ఉద్భవేత్. అయితే ఆత్మసాక్షాత్కార మహదాస్యముగల యోగి యోగాభ్యాసఫలములగు తన యొక్క మానవాతీతములగు లౌకిక వీర్యవత్తర సామర్థ్యములను ఇతరులతో చూడండి. నేను ఇంతటి యోగసిద్ధుడను, సామర్థ్యములు కలవాడను అనురూపంగా ఏమాత్రము ప్రదర్శించడు, ఇతరులకు చూపడు, ఇతరులకు తెలియనీయడు, అవి ఆత్యంతిక యోగసిద్ధికి విఘ్నములు కాగలవు అను జాగరూకత కలిగి ఉంటాడు. ఇక ఆతనికి తదితర సంసారిక జనుల వలెనే ఆయా సుఖదుహకములు సంభవిస్తూ ఉండవచ్చుగాక. స్వల్పం వా బహుధా దుహకం యోగి నవ్యథతే తదా. యోగి స్వల్ప బహు సుఖదుహకములను చూచి వ్యధ చెందడు. తాను చదువుచున్న కథలోని విషయముల వలె, తాను వినోదము కొరకు చూస్తున్నవాడు వలె ఇక్కడి సుఖదుహక సంఘటనలను సందర్భములను యోగబలంచేత దర్శించుచున్నాడు. యోగి విషయములో మూత్రమలములు శరీర జనిత తేజోశక్తి కారణంగా అల్పత్వము పొందుతాయి. అతి నిద్ర బద్ధకము నైరాస్యము నిరుత్సాహము ఆతని దరిజేరలేవు. ముక్కుల దూషకము చెవులలో గులిబి నోటిలో అధిక లాలజలము చెమట దేహదుర్వాసన డొట్ ఇటువంటివన్నీ యోగి దేహమునందు కనిపించనివే అల్పమై ఉంటాయి. ఆతని దేహము పరిపుష్టము పటిష్టము అవసాగుతుంది. అధికతరమైన యోగాభ్యాసముచే దేహము గొప్ప బలవర్ధకమవుతుంది. అట్టి యోగబలంచే జనించిన భౌతిక శక్తిచే సింహ పులి ఏనుగు ఎలుగుబంటి వంటి బలముగల జంతువులను కూడా ఒక్క వ్రేటుతో జయించి వశం చేసుకోగలడు, చూపుతో శాసించగలడు. యోగాభ్యాసము యొక్క ప్రభావముచే ఆతని దేహము తేజో ఉత్సాహ ధైర్య పరాక్రమ సంపన్నమై ఉంటుంది. మన్మధుని వంటి సౌందర్యము కలవాడుగుచున్నాడు. యోగాభ్యాసము కొంచెము కొంచెము వృద్ధి చెందుచుండగా అట్టి యోగాభ్యాసి ముఖము నిండుతనము సంతరించుకొని ఉంటుంది. కళ్ళు ముక్కు నుదురు తేజోమయమవుతాయి. వాక్కు ఆప్యాయత సౌమ్యతము విజ్ఞత్వము సంతరించుకోసాగుతాయి. ఇవన్నీ స్త్రీలకు ఆకర్షణ విశేషములు అవుతాయి. తద్రూపవశగా నార్యః కాంక్షతే తస్య సంగమం. స్త్రీలు అట్టి యోగ సౌందర్య రూపితో సాంగత్యము అభిలషించటం కూడా జరగవచ్చును. వారు నార్యాకర్షితులే ఉంటారు. ఒకవేళ యోగాభ్యాస దశలో పరస్త్రీ సంగమమునకు దృశ్యములో సంగమము వైపుగా ఆకర్షితుడు అయ్యాడా, ఆ యోగి పట్ల అతడు శ్రమించి సంపాదించుకున్న యోగతేజస్సు బిందుక్షయముచే తరిగిపోతుంది. అందుచేత అన్య స్త్రీ సంగమమును, దృశ్య సంగమును, ప్రసంగములను యోగి వర్జించినవాడే బలహీన భావములను దరిచేరనియనివాడే యోగాభ్యాసముపైనే శ్రద్ధతో దృష్టి పెట్టాలి. యోగి యొక్క బిందుధారణచే అతని దేహమందు సుగంధము జనిస్తూ ఉంటుంది. దృశ్యమునందు అహంకారమమకారముతో కూడిన మితిమీరిన వర్తనముచే తేజస్సు తరిగిపోగలదు. స్త్రీ సత్ ఇహరతి. ఘటావస్థ. యోగాభ్యాసము చేస్తూ పూరక కుంభక రేచక సమయములలో ప్రణవమంత్రము ఓం ను మననము చేయుచుండటంచేత, మనస్సుతో ఉచ్చరించుచుండటంచేత అట్టి ప్రణవమంత్రము సర్వ విఘ్నములను తొలగించగలదు. ఇతఃపూర్వపు పాపకర్మల ప్రభావములను సర్వదోషములను హరించి వేయగలదు. అభ్యాసయోగ సిద్ధి త్వరత్వరగా కలుగగలదు. అట్టి అభ్యాసయోగము చేత యోగసిద్ధి ప్రాప్తించటం ఆరంభమవుతుంది. అభ్యాస తత్పరత్వము చేత సిద్ధించు స్థితిని ఘటావస్థ అని పిలుస్తున్నారు. ఒకటి ప్రాణము, రెండు అపానము, మూడు మనస్సు, నాలుగు బుద్ధి, ఐదు జీవాత్మ, ఆరు పరమాత్మ. ఈ ఆరు కూడా అన్యోన్యస్య అవిరోధేన ఏకతా ఘటతే యథా ఘటావస్థ ఇతి ప్రోక్త. ఈ ఆరు కూడా అన్యోన్యంగా అవిరోధమై మ్యూచువల్లీ వెయిట్ సింక్రొనైజ్డ్ ఏకతచే ఘటించడం జరుగుచున్నప్పుడు వేన్ దే బికమ్ యునైటెడ్ అండ్ యూనిఫైడ్ ఏర్పడు యోగ సిద్ధిస్థితి ఘటావస్థ అని చెప్పబడుచున్నది. ఇతఃపూర్వము చెప్పుకున్నట్లుగా ఒకరోజులో ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి 4x20 ప్రాణాయామములలో నాలుగవ వంతు లీ అనగా ఉదయముగాని సాయం సమయంలోగాని ఒక్కోసారి అభ్యసిస్తే కూడారి ఘటావస్థ సిద్ధించగలదు అనగా ఇడాపురక కుంభక పింగళరచక, పింగళాపురక కుంభక ఇడారచకములు ఇడాపింగళములలోని ఒక్కొక్క దానిలో వాయుపూరణం చేసి మోకాళ్ల చుట్టూ ఒక మాత్ర కాలము ప్రదక్షిణం చేసి రెండవ దానితో రేచకము 20 సార్లు రోజుకు ఒక్కోసారి ఇట్టి అభ్యాసముచే ఘటావస్థ లేకగా యోగం స్వభావసిద్ధమై సరి అయిన కాలములో సిద్ధించుచున్నది. మనం చెప్పుకున్న ప్రాతః, మధ్యాహ్న, సాయం, రాత్రి ప్రాణాయామ అభ్యాస సమయములు కొనసాగిస్తూ కొంతకాలము గడిచిన తరువాత కేవల కుంభకమును ఆ యోగాభ్యాసి సిద్ధించుకొనుచున్నాడు. రోజులోని కొంత కొంత యోగాభ్యాస విభాగంలో ఉదయం గాని సాయంకాలము గాని ఒకసారి రేచక పూరకము అవసరం లేకుండానే కేవల కుంభకము అభ్యసించబడునుగాక. ప్రాణనపానములను మనస్సు అనే చేతులతో క్షణంలో ఏకం చేసి ఉంచటము, మనోబుద్ధులను ఏకం చేసి ఆలోచించటమును కొంతసేపు పూర్తిగా విరమించి ఏకాగ్రతతో ధారణ చేయటము కేవల కుంభకాభ్యాసము అగుచున్నది. లేక మనోబుద్ధులను నిస్పందనము, స్పందనరహితం చేసి నిర్విషయత్వముగాని సర్వాత్మకత్వముగాని గురుపాదారవిందములు మాత్రమేగాని ఏకైక ధారణ చేస్తూ కొన్ని క్షణములు స్వావలంబనము చేయటము, ఇవి కేవల కుంభకాభ్యాసములు. ప్రత్యాహారము. కేవల కుంభకమును అభ్యసిస్తూ క్రమంగా ఇంద్రియ విషయములను ఓల్వర్డ్లీ డీటెయిల్స్ ఇంద్రియములలోనికి, ఇంద్రియములను తమ ఉపకరణములుగా కలిగియున్న ఇంద్రియ శక్తులలోనికి, అట్టి ఇంద్రియ శక్తులను ఆత్మవైపునకు మరల్చటమే ప్రత్యాహారము. 1. యోగాభ్యాసముతో విషయముల నుండి మనస్సును వెనుకకు మరల్చి ప్రాణాయామాభ్యాసముల ద్వారా కేవల కుంభకము సిద్ధించుకొనుచు ప్రణవస్వరూపముగు ఆత్మగురించిన తత్వ మననము ప్రత్యాహారము. 2. ఘటావస్థచే ఈ సర్వముగా పరమాత్మయే సంప్రదర్శితులైనారు అని భావిస్తూ క్రమంగా యోగ విరామ సమయములో సర్వజీవులను పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా బుద్ధి సునిశ్చితను ప్రవృద్ధపరచుకోవటము. సర్వేంద్రియ విషయములు ఆత్మయే అనునదే కేవల కుంభక ప్రయోజనము. ఈ రెండిటి అభ్యాసముచే ఇంద్రియములకు కనిపించేదంతా ఆత్మభావనతో నింపటము ప్రత్యాహారము. అనేకంగా కనిపించేదంటకీ ఆధారమైన ఏకమగు ఆత్మను దర్శించుటయందు ఇంద్రియములు నియమించబడము ప్రత్యాహారము. భావనా ప్రత్యాహారము. యత్యత్ పశ్యతి చక్షుభ్యాం తత్తత్ ఆత్మేతి భావయేత్. కళ్లకు కనిపించే సమస్తము ఆత్మయే. ఏది చూస్తోందో అది ఆత్మయే అని భావించబడునుగాక. All that being seen and one who is seen are nothing but absolute self, Atmaye. Yat yat srunoti karnabhyam tat tat atmeti bhavayet. Chevulato vinuchunnadi, chevulaku vinabaduchunna samastamu Atmaye. What ever being heard is nothing but Atma. Labhate nasaya yat yat tat tat atmeti bhavayet. వాసన చూచుచూ ఉన్నది, వాసనలుగా పొందబడుచూ ఉన్నది సమస్తము ఆత్మేతివా. వోట్ ఏవర్ బీయింగ్ స్మెల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. జిహ్వయా యత్ రసం వ్యాప్తి తత్తత్ ఆత్మేతి భావయేత్. నాలుకతో రుచి చూచువాడు ఇరుచిగా పొందబడుచున్న సమస్తము ఆత్మయే. వోట్ ఏవర్ బీయింగ్ టెస్టెడ్ ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. త్వక్చా యత్ యత్ స్పృశేత్ యోగి తత్తత్ ఆత్మేతి భావయేత్. చర్మముతో స్పర్శ స్వీకరిస్తున్నవాడు స్పర్శగా స్వీకరించబడుచున్న సమస్తము ఆత్మతత్వముగా భావించబడుగాక. వోట్ ఏవర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ టచ్ ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. ఈ విధంగా అజ్ఞానేంద్రియముల అనుభవ విషయములుగా సుఖప్రదాతలుగా సిద్ధించుచున్నదంతా ఆత్మయే. అనుసాధనయే ప్రత్యాహారము అగుచున్నది. యోగి ప్రతిరోజు ఒక యామము కాలము ప్రారంభంలో 3 క్రమంగా 6, 9, 12, 15, 45 బుద్ధి యొక్క సోమరితనమును త్యజించి మనస్సు యొక్క పరిపరివిధత్వమును నిలువరించి ఇంద్రియ ఇంద్రియార్థముల విషయములను బుద్ధిని అధిగమింపజేసి అచంచల బుద్ధి రూపమగు కేవల కుంభకమును మౌనము ప్రశాంతతలతో కూడిన ధ్యాసనియకముచే అభ్యసిస్తూ ఉంటే క్రమంగా ఆ యోగాభ్యాసి యొక్క చిత్తము మహత్తరమగు సామర్థ్యమును పొందగలడు. అప్పుడు అట్టి దృఢమగు చిత్తమును సర్వసామర్థ్యములు తమకు తామే ఆశ్రయిస్తాయి. అంతిమలక్ష్యమగు ఆత్మతత్వసిద్ధికి మునుముందుగా కొన్ని కొన్ని సిద్ధులు ఆ యోగాభ్యాసిని ఆశ్రయిస్తూ ఉంటాయి కూడా. యోగాభ్యాసము కొనసాగుచుండగా యోగి పట్ల సిద్ధించు లౌకికాతీత ప్రాపంచక సిద్ధులు దూరముగా ఎక్కడో ఎప్పుడో జరుగుచున్న సంభాషణలను వినగలగటము దూరశ్రుతి దూరశ్రవణము. ఎప్పుడో జరిగిపోయిన ఒక సందర్భములోని సంభాషణను ఇప్పుడు వినగలగటము పూర్వకాలపు విషయమును వర్తమాన శృతి. దూరముగా గల దృశ్యమును చూడగలగటము దూరదృష్టి. క్షణంలో దూరప్రదేశము చేరగలటము అక్షణాత్ దూరాగమః. దూరంగా ఎవ్వరో పిలువగానే వారి ముందు ప్రత్యక్షమవగలటము. ఇది ఇట్లా జరుగుగాక అని పలికితే అది అట్లే జరగటం వాక్సిద్ధి వాక్శుద్ధి. తాను కోరుకున్న రూపం అప్పటికప్పుడే సంతరించుకోగలగటము కామరూపము. ఎదురుగానే ఉండి ఎదుటివారి కళ్లకు కనబడకుండా ఉండగలగటము అదృశ్యకరణి. ఈ విధంగా అష్టసిద్ధులు. ఈ సామర్థ్యములు కూడా కేవల కుంభక నిర్విషయ మనోధారణాభ్యాసముచే ఆయా ఆశయములు కలవారికి సిద్ధించగలవు. ఇంకా కూడా వస్తుయోగ సిద్ధుడు చేతులతో మలమూత్రములు స్పర్శించినంత మాత్రం చేత లోహములు, ఇనుము మొదలైనవి బంగారముగా మారిపోగలవు. అర్జులు కూడా విజ్ఞులు అవగలరు. ఈ విధంగా సంతత వాయు అభ్యాసయోగులు అనేక విధములైన శ్రేష్ఠత్వములను సంతరించుకొనగలరు. ఆకాశగమనము మొదలైనవి కూడా యోగులకు కరతలమలకము అవగలవు. అయితే బుద్ధిమంతుడైన యోగి, నేను ఆత్మశుద్ధిని పొంది ఆత్మసాక్షాత్కారము, అఖండాత్మవివాహంను సిద్ధించుకోవాలి అను మహదాశయుడై ఉంటాడు. యోగాభ్యాసం యొక్క అంతిమ ప్రయోజనమే ఆశయముగా కలిగి ఉంటాడు. ఇక పైన చెప్పుకున్న లోక సంబంధమైన దూరశ్రవణము, దూరదృష్టి, దూరగమన ఆగమనములు, వాక్శుద్ధి, కామరూపత్వము, అదృశ్యకరణి, స్వర్ణయోగము, ఆకాశగమనము మొదలైన సామర్థ్యములు పట్ల వీటి సామర్థ్య ప్రాప్తులు ఇవి చూచి జనులు నేను గొప్పవాడినని తలచటము వలన నాకు ఏమీ శాశ్వత ప్రయోజనం? ఇవన్నీ నా యొక్క మహదాస్యమునకు, మహాసిద్ధికి గొప్ప విఘ్నములు మాత్రమే. విఘ్నములు ఆశయములు ఎట్లా అవుతాయి అనే పూర్ణ నిశ్చితావగాహన కలిగి ఉంటాడు. నరమేత తేషు బుద్ధిమాన్, బుద్ధిమంతుడైనవాడు వాటియందు రమించడు, వాటిని పొందినందుకు పొంగడు, తబ్బిబ్బు కాడు. అట్టి యోగిరాట్ తన అలౌకిక సామర్థ్యములను ఇతరుల ముందు ప్రదర్శించడు. తన యొక్క యోగ సామర్థ్యములను రహస్యముగా దాచుకుని ఉంటాడు. లోకజనులతో లోక విషయములలో పాల్గొనుచున్నప్పుడు తనను సమీపించుచున్న అలౌకిక సామర్థ్యముల విషయమై ఒక మూఢునివలే, తనకేమీ వాటి గురించి తెలియనివానివలే, అవి విననే విననట్లు బధిరునివలే, అమాయకునివలే ఉంటాడు. ఎందుకు? ఇతరుల ప్రశంసలు యోగమహదాశయమునకు విఘ్నములు కాగలవు కాబట్టి. నదశేత్ స్వసామర్థ్యం యస్య కస్యాపి యోగిర. సకాముకామి శిష్యులు, శిష్యాశ్చ స్వస్వకార్యేషు ప్రార్థయంతి న సంశేహ. కొందరు శిష్యులు యోగసిద్ధియందు నిమగ్నమయ్యున్న యోగ పండితుని సమీపించి ఆత్మజ్ఞానము కొరకు కాకుండా వారి వారి లోక సంబంధములైన తమ యొక్క, తమ బంధువుల యొక్క కష్ట సుఖముల గురించి, సంపద ఆపదల గురించి, అది ప్రసాదించండి, ఇట్లా కనికరించండి అని ఆయా యోగ సామర్థ్యముల లౌకిక ప్రయోజనములకే అర్థిస్తూ ఉంటారు. అటువంటి వ్యగ్రము వరీ అబౌట్ వర్డ్లీ ఇన్సిడెంట్స్ పొంద ప్రారంభించిన యోగ పుంగవుడు తన యోగ స్వభావమును ఏమరచే విస్మృతి పొందే విఘ్నములు కొన్ని కలుగవచ్చును. తాను తన యోగగురువు వద్ద నేర్చిన యోగాభ్యాసముల పట్ల తీసుకుని ఉండవలసిన జాగరూకతల పట్ల అశ్రద్ధ కలుగవచ్చు. అందుచేత అవిస్మృత్య గురోహ వాక్యం అభ్యసే తత్ అహర్నిశం. గురువాక్యములు ఏమరువకుండా రాత్రిపగలు కూడా యోగాభ్యాసరతి విడువకుండా ఉండాలి. కేవలి స్వరూపానుభవ రూపమగు కైవల్యమే ఆశయముగా కలిగి ఉండాలి. ఏవం భవేత్ ఘటావస్థ సంతత అభ్యాసయోగత. మనము చెప్పుకున్న సహజ కుంభక జీవబ్రహ్మ అవిరోధ ఏకత్వ సమదర్శన రూపమగు ఘటావస్థ సంత ఓల్వేజ్ అభ్యాస యోగము చేత మాత్రమే సిద్ధించగలదు. అంతేగాని అభ్యాసమునకు సిద్ధపడకుండా వృధా గోష్ఠి, వెస్ట్ఫుల్ కోన్వర్సేషన్స్ వల్ల సిద్ధిస్తుందా? లేనేలేదు. తస్మాత్ సర్వప్రయత్నేన యోగమేవ సదా అభ్యసేత్. ఇట్ మస్ట్ బి రెగ్యులర్లీ ప్రాక్టీస్. ఈ జీవులు ఎట్టి ప్రయత్నమునకు సిద్ధపడి అయినా యోగమును ఎల్లప్పుడూ అభ్యసిస్తూనే ఉండాలి. అటువంటి ఘటావస్థ యొక్క సహజ కుంభ మరియు ప్రాణంపానమనోబుద్ధి జీవాత్మ పరమాత్మల సమదర్శన అభ్యాసయోగముచే పరిచయ అవస్థకు సంసిద్ధులగుచున్నారు. నిరంతర యోగాభ్యాసముచే పరిచయ అవస్థ స్వయముగా సిద్ధించగలదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి భగవద్గీత. అభ్యాసము లేకుండా కేవలము విమర్శించు స్వభావము మాత్రమే ఆశ్రయించుటచేది యోగభ్రష్టత్వమునకు దారితీయగలదు. పరిచయావస్థ విశేషములు. 1. ప్రాణాయామయోగముచే ఆయి క్రిందకు ప్రయాణించు అపానము. 2. ఊర్ధ్వగామి అగు ప్రాణముల పరస్పర పరిచయము ఒకటినొకటి తాకు స్థితి. 2. అగ్నివాయువుల సమన్వితంగా సుషుమ్ననాడిలో ప్రవేశింపజేసి భావనబలముతో మూలాధారంలో నిదురించుకుండలిని ఉష్ణస్పర్శతో నిదురలేపి సుషుమ్న ద్వారా ఊర్ధ్వగామిని చేయటము. 3. కుండలిని యొక్క భ్రుకుటి స్థానములో ప్రవేశము. 4. తదుపరి బ్రహ్మరంధ్రము ద్వారా బహిర్గతమై సహస్ర స్థానంలోకి ప్రవేశము. 5. అక్కడ ప్రకాశమానముగు సర్వతత్వ స్వరూపమగు పరమాత్మ లేక శివభగవానునితో ఏకము పొందటము మహత్పద ప్రవేశము. ఇది పరిచయావస్థ యొక్క పంచ అంగములు. పరిచయావస్థ పొందుచున్న యోగి యొక్క ప్రాణములు చిత్రంగా సుషుమ్నయందు అడ్డు తొలగించుచు కుండలని శక్తికి మహత్పద ప్రకాశమునకు బ్రహ్మరంధ్రము వరకు ఆపై సహస్రారము వరకు దారి సరిచేయగలవు. యోగి యొక్క పంచభూత ధారణ పంచధాయోగాభ్యాసము. చిత్తము స్వప్నములతో కూడి ప్రాణ అపాన ఏకత్వరూపముతో కూడి యోగాభ్యాసముచే సుషుమ్నయందు ప్రవేశము పొందుచూ ఉండగా ఆ యోగి దేహములో భూమి ఆపో అనలో వాయు ఆకాశ పంచకమును పంచథాధారణాయోగముగా నిర్వర్తించున్నాడు. అట్టి దేహాంతర్గతమైన పంచథాయోగాభ్యాసము గురించి ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము. వినండి. ధారణ పంచ పంచ జయ ఉపాసనలు. 5 ధారణ జయములు. 1. పృథివీ ధారణ. 2. ఆపోధారణ. 3. అగ్నిధారణ. 4. వాయుధారణ. 5. ఆకాశధారణ. యోగాభ్యాసపూర్వకంగా ఆయా దేహములోని విభాగములలో పంచభూతములను భావనచేసి ధ్యాసలను నిలుపుటచే పంచభూత జయమును సముపార్జించబడుచున్నది. ఏషు పంచసు దేహానాం ధారణ పంచ అధ ఉచ్యతే యోగతత్వోపనిషత్పంచభూతజయము. యోగతత్వోపనిషత్పంచభూతోపాసన విధి. యోగతత్వోపనిషతారోప్యం. ఈ విధంగా పంచ భూత ధారణ నిర్వర్తించుటచే అట్టి విచక్షణాశీలుడగు యోగి దృఢమైన శరీరము పొందుచున్నాడు. మృత్యువు ఆతనిని సమీపించదు. అనగా మార్పు ఉచేర్పులు లేని అమృతమగు ఆత్మతో ఏకస్వరూపియే ఆనందించగలడు. అట్టి యోగివరణ్యుడు మహామతి అయి ప్రళయ సమయంలో కూడా అహం బ్రహ్మాస్మి అను రూపముగల బ్రాహ్మీ స్వరూపము నుండి చ్యుతి పొందడు. యోగి అందుకొరకే ఆ విధంగా ఘటిక షష్ఠీ ధ్యానమును ప్రాణ అపాన మనో బుద్ధి జీవాత్మ పరమాత్మల ఏకరూప అఖండతత్వమును ఎల్లప్పుడూ ధ్యానము చేయవాడే ఉండుగాక. పంచభూములలో ఒక్కొక్కదానిని ఆత్మయందు ఆరోపించి ఆత్మాకాశ విహారము ధ్యానము చేయుట ఘటిక షష్ఠీ ధ్యానము. సగుణ ధ్యానము. ప్రాణపానములను నిరోధించి స్వీయ హృదయాకాశములో ఇష్ట దైవము యొక్క రూపమును ప్రతిక్షేపించి ధ్యానించటము సగుణ ధ్యానము అగుచున్నది. సగుణం ధ్యానం ఏతత్స్యాత్ అణిమాది గుణప్రదం. అట్టి సగుణ ధ్యానము లేక సగుణ హృదయాంతర్గతోపాసన అణిమ మొదలైన సిద్ధులను ఆ ఉపాసకునికి ప్రసాదించగలదు. అయితే ఉత్తరోత్తర స్థితిలో భక్తుడు ఇష్టదైవమునకు సర్వసమర్పణ చేస్తూ ఉంటాడు. ఆత్మానుభవాసేమే ఉత్తమ భక్తుని స్వభావమై ఉంటుంది. అణిమాది సిద్ధులు కాదు. నిర్గుణ ధ్యానము